సంభవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. మనసే బంధము ఏమమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. వరమే ఇచ్చి కలిసే వేళలో మాట